సిరి మల్లె పూలకు సరిగా మగు మగు మాకు నమ్మ కంట ముద్దులు అవే తీయని తరాలుగా ఇలా హాయిగా స్వరాలుదగా కన్నయంటి వయ్యారంగ సాయంకాలే సంగీతాల మల్లె పూలకు సరిగా మగు మగు మాకు నమ్మ కంట ముద్దులు ಮಗು ಮಗು ಮತ್ತೆ ನಮ್ಮ ಗಂಟು ಮುಚ್ಚಲು